బృహజ్జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 5వ బ్రాహ్మణము. భస్మాగ్నులు త్రిపుండ్ర ధారణ మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మ ధారేత్. ఊర్ధ్వపుండ్రం భవేత్ సమం మధ్యపుండ్రం త్రియాయిషం 1. త్రియాయిషాణి కురుతే లలాటే చ భుజద్వయే నాభో శిరసి హృత్పార్శ్వే బ్రాహ్మణాః క్షత్రియాస్తథా. 2. త్రైవణికానాం సర్వేషామగ్నిహోత్ర సముద్భవం ఇదం ముఖ్యం గృహస్థానాం విరజానలజం భవేత్. 3. విరజానలజం చైవ ధార్యం ప్రోక్తం మహర్షిభ్యః ఉపాసనసముత్పన్నం గృహస్థానాం విశేషతః. 4. సమిదగ్నిసముత్పన్నం ధార్యం వై బ్రహ్మచారిణ శూద్రాణాం శ్రోత్రియాగర్పచనాగ్నిసముద్భవం. 5. అన్యేషామపి సర్వేషాం ధార్యం చైవానలోద్భవం యతీనాం జానదం ప్రోక్తం వనస్థానాం విరక్తిదం. 6. అతివనాశ్రమానాం తు శ్మశానాగ్నిసముద్భవం సర్వేషాం దేవాలయస్థం భస్మ శివాగ్నిజం శివయోగినాం శివాలయస్థం తల్లింగలిప్తం వా మంత్రసంస్కారదగ్ధం వా తత్రైతే శ్లోకా భవంతి. 5.1. భస్మాగ్నులు మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మధారేత్. మానస్తోకాను క్రింది మంత్రముతో మంత్రింపబడిన భస్మను ధరింపవలెను. మానస్తోక తనే మాన ఆయుషిమానో గోషుమానో ఆశ్వేశురీరిషః వీరాన్మానో రుద్రభూమితోహ అవధీహ హవిష్మంతో నమసా విధేమతే. ఊర్ధ్వపుండ్రం భవేత్ సామ మధ్యపుండ్రం త్రియ ఆయుషం త్రిపుండ్రములలోని పైన రేఖ సామమునకు ఏకత్వమునకు చిహ్నము మధ్య రేఖ మూడు ఆయువులకు బాల్య యవ్వన వార్ధక్యములకు చిహ్నము. త్రియ ఆయుషాణి కురుతే లలాటే చ భుజద్వయే నాభో శిరసి హృత్పార్శ్వే బ్రాహ్మణః క్షత్రియాః తథా. 3 ఆయువుల అనగా దీర్ఘాయువు కొరకు నుదుటియందు మయ్యు రెండు భుజములందు నాభియందు శిరస్యందు హృదయమునందు మయ్యు ప్రక్కలందు బ్రాహ్మణులు క్షత్రియులు భస్మ పెట్టుకొనిదరు. త్రైవణికానాం సర్వేషాం అగ్నిహోత్ర సముద్భవం. 3 వణముల బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వారందరికీ అగ్నిహోత్రము నుండి పవిత్రముగా ఉద్భవించిన భస్మ త్రిపుండ్ర విధికి ఉపయోగించెదరు. ఇదం ముఖ్యం గృహస్థానాం విరజా అనలజం భవేత్. ఇందులో గృహస్థులకు విరజాగ్ని నుండి తీసిన భస్మము ముఖ్యము అగును. విరజ అనలజం చ ఏవ ధార్యం ప్రోక్తం మహర్షిభ్యః విరజాగ్ని నుండి తీసిన భస్మయే మహర్షులకు కూడా ధరింపదగనది అని చెప్పబడును. ఉపాసన సముత్పన్నం గృహస్థానాం విశేషతః ఉపాసనాగ్ని నుండి తీసిన భస్మ గృహస్థులకు విశేషము. సమిద్ అగ్ని సముత్పన్నం ధార్యం వై బ్రహ్మచారిణ సమిదాగ్ని నుండి పవిత్రముగా తీసిన భస్మ బ్రహ్మచారులకు ధరింపతగనది. శూద్రాణాం శ్రోత్రియాగార పచన అగ్ని సముద్భవం శూద్రులకు వేదాధ్యయనము చేయువారి ఇంటిలో వంట చేయుటకు ఉపయోగించిన పచనాగ్ని నుండి తెచ్చుకున్న భస్మ ధరింపతగనది. అన్యేషాం అపి సర్వేషాం ధార్యం చ ఏవ అనలోద్భవం ఇతరులందరికీ కూడా పవిత్రమైన ఏదైనా అగ్ని నుండి తీసిన భస్మ ధరింపతగనది. యతీనాం జానదం ప్రోక్తం వనస్థానాం విరక్తిదం ఈ భస్మ యతులకు జ్ఞానము ఇచ్చునని చెప్పబడును. వానప్రస్థులకు విరక్తి ఇచ్చును. అతివర్ణాశ్రమానాం తు శ్మశానాగ్ని సముద్భవం ఏ వర్ణాశ్రమమునకు చెందని వారికి శ్మశానాగ్ని నుండి పవిత్రముగా ఉద్భవించిన భస్మ ధరింపతగనది. సర్వేషాం దేవాలయస్థం భస్మ అందరికీ కూడా దేవాలయము నుండి తీసుకున్న భస్మ ధరింపతగును. శివాగ్నిజం శివయోగినాం శివాలయస్థం తత్లింగలిప్తం వా మంత్రసంస్కారదగ్ధం వా శివయోగులకు శివాగ్ని నుండి ఉద్భవించిన భస్మ అనగా శివాలయము నుండి అక్కడి శివలింగము నుండి లేదా మంత్రసంస్కారముచే దగ్ధము కాబడిన భస్మ ధరింపతగును. తత్ర ఏతే శ్లోకా భవంతి ఈ విషయమున శ్లోకములు కలవు. తేనాధీతం శృతం తేన తేన సర్వమనుష్ఠితం ఏన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా ధృతం. 7. త్యక్తవన శ్రమాచారో లుప్త సర్వక్రియోపి యః సకృత్తిర్యక్ త్రిపుండ్రాంకధారణాత్సోపి పూజ్యతే. 8. ఏ భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినిర్మోక్షః సంసారా జన్మకోటిభిః. 9. 5.2 త్రిపుండ్రధారణ సమ్యక్ దృష్టి అలవరుచుకోవటం తేన అధీతం శృతం తేన తేన సర్వం అధిష్ఠితం ఏన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా ధృతం. ఏ విప్రుడు తలపై భస్మతో త్రిపుండ్రము ధరించునో సమ్యక్ దృష్టి అలవరుచుకొనునో వానిచేతనే వేదం చదువబడినట్లు వానిచేతనే సర్వము అనుష్ఠింపబడినట్లు త్యక్త వర్ణాశ్రమ ఆచారో లుప్త సర్వక్రియో అపి యః సకృత్ తిర్యక్ త్రిపుండ్రాంక ధారణాత్ సహ అపి పూజ్యతే యవని చేత తలపై భస్మతో త్రిపుండ్రము ధరింపబడునో వాడు వర్ణాశ్రమములు వదిలేసిన వానికి సర్వక్రియాలోపము కలిగిన అతడే పూజ్యుడగును. ఏ భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినేహ మోక్షః సంసారాత్ జన్మకోటిభ్యః. ఎవరైతే భస్మ సామ్యజ్ఞాన ధారణ చేయక కర్మలు మాత్రమే చేయుదురో వారికి కోటి జన్మలైన సంసారము నుండి మోక్షము లభించదు. మహాపాతకేప్తానాం పూర్వజన్మార్జితాగసాం త్రిపుండ్రోద్ధులన ద్వేషో జాయతే సుదృఢం బుధాః. 10. ఏషాం కోపో భవేద్ బ్రహ్మమెల్లలటే భస్మదర్శనాత్ తేషాముత్పత్తి సాంకర్యమనుమేయం విపశ్చిత. 11. ఏషాం నాస్తి మునే శ్రద్ధా శ్రౌతే భస్మని సర్వదా గర్భాధానాది సంస్కారస్తేషాం నాస్తీతి నిశ్చేహ. 12. ఏ భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్నుహ్యం విపశ్చిత. 13. ఏషాం క్రోధో భవేద్భస్మధారణే తత్ప్రమాణకే తే మహాపాతకైర్యుక్తా ఇతి శాస్త్రస్య నిశ్చేహ. 14. త్రిపుణ్యకం ఏ వినిందంతి నిందంతి శివమేవతే ధారయంతి చయే భక్త్యా ధారయంతి శివం చతే. 15. దిగ్భస్మరహితం భాలం ధిగ్రామమ శివాలయం ధిగనిసార్చనం జన్మ ధిగ్విద్యామ శివాశ్రయాం. 16. 5.3 భస్మధిక్కార దోషము మహాపాతకేప్తానాం పూర్వజన్మార్జిత ఆగసాం త్రిపుండ్ర ఉద్ధూళన ద్వేషో జాయతే సుదృఢం బుధాః. మహాపాతకములు కలిగినవారు పూర్వజన్మలో పాపములు చేసిన వారికి త్రిపుండ్ర విధి పట్ల ద్వేషము కలుగునని దృఢముగా బుద్ధిమంతులు తెలుసుకొనెదరు. ఏషాం కోపో భవేత్ బ్రహ్మన్ లలాటే భస్మదర్శనాత్ తేషాం ఉత్పత్తి సాంకర్యం అనుమేయం విపశ్చిత. ఎవరికి బ్రాహ్మణుని నుదుటి మీద ఉన్న భస్మధారణము చూసి కోపము కలుగునో వారికి జన్మ సాంకర్యము చెందినట్లుగా విజ్ఞులు తెలుసుకొనెదరు. ఏషాం నాస్తి మునే శ్రద్ధా శ్రౌతే భస్మని సర్వదా గర్భాధానాది సంస్కారః తేషాం నాస్తి ఇతి నిశ్చయః. ఎవరికి భస్మ ఎందు మౌనము శుచి శ్రద్ధ కలుగవో వారికి సర్వదా గర్భాధానాది సంస్కార యోగము లేదు అన్నది నిశ్చయము. ఏ భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్ను ఊహ్యం విపశ్చిత. ఎవరు భస్మను ధరించిన వారిని చూసి కొట్టెదరో వారికి చండాలుని వలన జన్మ కలిగనదని బ్రాహ్మణులు లెక్కించెదరు. ఏషాం క్రోధో భవేత్ భస్మధారణే తత్ప్రమాణకేతే మహాపాతకేహ ఉక్తా ఇతి శాస్త్రస్య నిశ్చయః. ఎవరు భస్మధారణ పట్ల కోపము ప్రదర్శించెదరో శాస్త్ర ప్రమాణముచ్చేవారు మహాపాతకులని శాస్త్రము యొక్క నిర్ణయము. త్రిపుండ్రం ఏ వినిందంతి నిందంతి శివం ఏవతే త్రిపుండ్రమును నిందించినవారు శివుని నిందించినట్లే ధారయంతి చయే భక్త్యా ధారయంతి శివం చతే త్రిపుండ్రమును భక్తితో ధరించినవారు శివుని ధరించినట్లే ధిక్ భస్మరహితం ఫాలం ధిక్ గ్రామం అశివాలయం భస్మ లేని నుదురు ధిక్కరించతగనది శివాలయము లేని గ్రామము ధిక్కరించతగనది ధిక్ అనిస అర్చనం జన్మ ధిక్ విద్యాం అశివాశ్రయాం ఈశ్వరుని అర్చన చేయని జన్మ ధిక్కరించతగనది ఈశ్వరతత్వము చెప్పని చదువు ధిక్కరించతగనది అనగా ఏ శాస్త్రమైనా అంతర్లీనముగా ఈశ్వరునకు అనుసంధానము చేసినప్పుడే ఆ శాస్త్రమునకు సంపూర్ణత చేకూరుతుంది. రుద్రాగ్నేర్యత్పరం వీర్యం తద్భస్మ పరికీర్తితం తస్మాత్ సర్వేషు కాలేషు వీర్యవాన్ భస్మ సంయుత. 17. భస్మనిష్టస్య దహ్యంతే దోషా భస్మాగ్నిసంగమాత్ భస్మస్నాన విశుద్ధాత్మా భస్మనిష్ట ఇతి స్మృతః. 18. భస్మసందిద్ధ సర్వాంగో భస్మదీప్త త్రిపుండ్రక భస్మసాయి చపురుషో భస్మనిష్ట ఇతి స్మృతః. 19. 5.4 భస్మధారణ ఫలస్థుతి రుద్రాగ్నేహ యత్ పరం వీర్యం తత్ భస్మ పరికీర్తితం రుద్రాగ్నిని సూచించు భస్మయే అద్వైత జ్ఞానమే పరమును సాధించిపెట్టునది. తస్మాత్ సర్వేషు కాలేషు వీర్యవాన్ భస్మ సంయుతః కాబట్టి సర్వకాలములందు భస్మము ధరించినవాడే వీర్యవంతుడు. భస్మనిష్టస్య దహ్యంతే దోషా భస్మాగ్ని సంగమాత్ భస్మధారణ ఎందు నిష్ట కలిగినవాడు భస్మ జ్ఞానాగ్ని సంగముచేత దోషములు దహింపచేసుకును. భస్మస్నాన విశుద్ధాత్మా భస్మనిష్ట ఇతి స్మృతః. భస్మస్నానముచేత దేహము చిత్తము శుద్ధము చేసుకున్నవాడు భస్మనిష్ఠుడు అని స్మృతులచే చెప్పబడేను. భస్మ సందిద్ధ సర్వాంగో భస్మ దీప్త త్రిపుండ్రక శరీరాంగములందు భస్మ పూసుకున్నవాడు త్రిపుండ్రము ధరించినవాడు భస్మముచే శివుని వలె ప్రకాశింపబడును. భస్మ శాయీచ పురుషో భస్మనిష్ట ఇతి స్మృతః భస్మపై శయనించు పురుషుడు భస్మనిష్ఠుడు అని స్మృతులచే చెప్పబడెను. ఆరవ బ్రాహ్మణము భస్మధారణ మహత్తు అథ భుసుండః కాలాగ్నిరుద్రం నామపంచకస్య మాహాత్మ్యం బ్రూహీతి హోవాచ. అథ వసిష్ఠవంశజస్య సద్భార్యాసమేతస్య ధనంజయస్య బ్రాహ్మణస్య జ్యేష్ఠభార్యాపుత్రకరుణ ఇతి నామ తస్య శుచిస్మితా భార్య. 6.1 కరుణుడు శుచిస్మిత గాథ అథ భుసుండః కాలాగ్ని రుద్రం నామపంచకస్య మాహాత్మ్యం బ్రూహి ఇతిహ ఉవాచ. అప్పుడు భుసుండు కాలాగ్ని రుద్రుని నామపంచకము విభూతి భసితం భస్మ క్షారం రక్షాను పంచనామములు కలిగిన భస్మము యొక్క మహత్యము చెప్పుము అని అడిగెను. అథ వసిష్ఠవంశజస్య సద్భార్యాసమేతస్య ధనంజయస్య బ్రాహ్మణస్య. అప్పుడు కాలాగ్ని రుద్రుడు యు వసిష్ఠవంశములో 100 మంది భార్యలు కలిగిన ధనంజయుడు అనే బ్రాహ్మణుడి యొక్క జ్యేష్ఠభార్యాపుత్రః కరుణ ఇతి నామ తస్య శుచిస్మితా భార్య పెద్ద భార్యకు పుత్రుడైన కరుణుడు అను నామము కలవాడు ఉండెను. అతని యొక్క భార్య శుచిస్మిత. అసౌ కరుణౌ భ్రాతృవైరం సమానౌ భవాని తటస్థం నూసింహమగమత్ తత్ర దేవసమీపేనేనోపాయనార్థం సమర్పితం జంబీరఫలం గృహీత్వా జిఘ్రత్తదా తత్రస్థ అసపన్పాప మక్షికో భవవర్షాణాం శతమితి. 6.2 కరుణుడికి శాపము. అసౌ కరుణో భ్రాతృవైరం అసహమానో భవానీ తటస్థం నోసింహం ఆగమత్. ఈ కరుణుడు సోదరులతో వైరము సహింపలేక భవానీ తటాకమునందున్న నోసింహుని వద్దకు వెళ్లేను. తత్ర దేవసమీపే అన్యేన ఉపాయనార్థం సమర్పితం జంబీరఫలం గృహీత్వా ఆజిఘ్రత్ అక్కడ దేవి సమీపమునందు ఇతరులచే కానుకగా సమర్పించబడిన నిమ్మజాతి పండును తీసుకొని వాసన చూసెను. తదా తత్రస్థ అసపన్ పాప మక్షికో భవవర్షాణాం శతం ఇతి అందుచే వెంటనే అక్కడి వారిచే 100 సంవత్సరాలు దుష్ట ఈగగా అగుమని శపించబడెను. సోపి శాపమాదాయ మక్షికః సంస్వచిష్టితం తస్యే నివేద్య మాం రక్షేతి స్వభార్యమవదత్తదా మక్షికోభవత్తమేవం జ్ఞాత్వా జ్ఞాతేస్తైల మధ్యే హ్యమారేయంస మృతం పతిమాదాయరుంధతి మగమద్భో శుచిస్మితే శోకేనాలమరుంధత్యహాముం జీవయమ్యద్య విభూతిమాదాయతి ఏషాగ్నిహోత్రజం భస్మ మృత్యుంజయన మంత్రేణ మూతజంతౌ తదాక్షిపత్ మందవాయస్తదా జజ్ఞే వ్యజనేన శుచిస్మితే 1 ఉదతిష్టత్తదా జంతుర్భస్మనోస్య ప్రభావతః తతో వర్షసతే పూణే జ్ఞాతిరేకో హ్యమారేత్. 2 భస్మైవ జీవయమాస కాశ్యాం పంచ తదాభవన్ దేవానపి తథాభూతాన్మామప్యేతాదృశం పురా. 3 తస్మాత్తు భస్మనాం జంతుం జీవయామి తదానఘే ఇత్యేవముక్త్వా భగవాందధీచః సమజాయత. 4 స్వరూపం చ తతో గత్వా స్వమాశ్రమపదం యయావితి ఇదానిమస్య భస్మనః సర్వాభక్షణ సామర్థ్యం విధత్త ఇత్యాహ. 6.3 కరుణుడి శాప విమోచనము. సహ అపి శాపం ఆదాయ మక్షికః సన్ స్వచేష్టితం తస్యే నివేద్య అతడు అట్లు శాపము పొంది ఈగగా మారుటకు కారణము తాను చేసినది చెప్పి మాం రక్ష ఇతి స్వభార్యాం అవదత్ తదా మక్షికః అభవత్ నన్ను రక్షించు అని తన భార్యను అడిగి ఈగగా మారిపోయెను. తమ్ ఏవం జ్ఞాత్వా జ్ఞాతేయ సహ తైలమధ్యే హి ఆమారేత్ అది తెలిసి జ్ఞాతులు ఆ ఈగను నూనెలో పరవేసి చంపిరి. సా మూతం పతిం ఆదాయ అరుంధతీం అగమత్ చనిపోయిన తన భర్తను తీసుకుని అరుంధతి వద్దకు వెళ్లగా భో శుచిస్మితే శోకేన అలం అరుంధతేహ అహాముం జీవయామి అద్య విభూతిం ఆదాయ ఇతి ఓ శుచిస్మిత. దుహఖించవద్దు అరుంధతేన నేను నీ భర్తను ఈ విభూతి తీసుకుని బ్రతికించదను. ఏష అగ్నిహోత్రజం భస్మ మృత్యుంజయన మంత్రేణ మృతజంతౌ తదాక్షిపత్ ఇది అగ్నిహోత్రము నుండి జనించిన భస్మ అని దానిని మృత్యుంజయ మంత్రముతో మంత్రించి ఆ ఈగపై చల్లెను. మందవాయః తదా జజ్ఞే వ్యజనేన శుచిస్మితే చల్లగాలి అప్పుడు శుచిస్మితపై వీచినది. ఉదా అతిష్ఠత్ తదా జంతుః భస్మనో అస్య ప్రభావతః భస్మము ప్రభావముచేత ఆ జంతువు ఈగ బ్రతికి లేచినది. తతో వర్షసతే పూణే జ్ఞాతః ఏకో హి అమారేత్ ఆ పిమ్మట 100 సంవత్సరాలు నిండగా తరువాత ఒక జ్ఞాతి ఈగను చంపగా శాపము నుండి విడిబడెను. భస్మ ఏవ జీవ్యమ సకాశ్యాం పంచ తథా అభవన్ అదే విధంగా కాశీలో భస్మయే 5 గురును బ్రతికించినది. దేవాన్ అపి తథా భూతాన్ మాం అపి ఏతాదృశం పురా దేవతలను కూడా భూతములను నన్ను కూడా పూర్వము ఈ భస్మ ఉద్ధరించినది. తస్మాత్తు భస్మనా జంతుం జీవయామి తదా అనఘే కావున భస్మముచే ఈగను జీవింపచేయుదును ఓ పాపరహిత. ఇతి ఏవ ముక్త్వా భగవాన్ దధీచః సమజాయత అని చెప్పి భగవంతుడైన దధీచి జీవింపచేయగా స్వరూపం చ తతో గత్వా స్వం ఆశ్రమపదం యేయో ఇతి మరలా మనుష్య స్వరూపం పొంది కరుణుడు తన ఆశ్రమమునకు చేర్కొనెను. ఇదానిం అస్య భస్మనః సర్వ అఘభక్షణ సామర్థ్యం విధత్త ఇతి ఆహ కాలాగ్ని రుద్రుడు భుసుండునితో ఇటువంటి ఈ భస్మనకు సర్వ పాపములను నశింపచేయు సామర్థ్యము ఉన్నది అని చెప్పెను. శ్రీగౌతమ వివాహకాలే తామహల్యాం దృష్ట్వా సర్వే దేవాః కామాతురా అభవన్ తదా నష్టజ్ఞానా దుర్వాససం గత్వా పప్రచ్యుస్తదోషం సమేష్యామి కివచ తతః శతరుద్రేణ మంత్రేణ మంత్రితం భస్మ వైపురా మయాపి దత్తం బ్రహ్మహత్యాది శాంతం. ఇత్యేవముక్త్వా దుర్వాస దత్తవాన్ భస్మ చోత్తమం. 6.4 దేవతల కామ వికారదోషము. శ్రీ గౌతమ వివాహకాలే తాం అహల్యాం దృష్ట్వా సర్వే దేవాః కామాతురా అభవన్. శ్రీ గౌతమ మహర్షి వివాహకాలమున అహల్యను చూసి సర్వదేవతలు కామమోహితులైనారు. తదా నష్టజ్ఞాన దుర్వాససం గత్వా పప్రచ్ఛుః అందుచేత జ్ఞానము నశించినవారే దుర్వాస మహర్షిని చేరి వినయముతో ప్రార్థించెను. తద్దోషం సమేష్యామి ఇతి ఉవాచ తత్శతరుద్రేణ మంత్రితం మంత్రేణ ఆ దోషమును శమింపచేస్తాను అని దుర్వాసుడు చెప్పెను. అతడు శతరుద్రియముతో మంత్రించబడిన భస్మవైపురా మయ అపి దత్తం బ్రహ్మహత్యాది శాంతం భస్మ ఇచ్చి ఇది పూర్వము బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టినది. ఇతి ఏవ ముక్త్వా దుర్వాస దత్తవాన్ భస్మ చ ఉత్తమమని చెప్పి దుర్వాసుడు ఉత్తమమైన భస్మను వారికి ఇచ్చెను. జాతా మద్వచనాత్ సర్వే యూయం తేధిక తేజసః 5 శతరుద్రేణ మంత్రేణ భస్మోద్ధూలిత విగ్రహ నిర్ధుతరుజసః సర్వే తక్షణా చ వయం మునే. 6 ఆశ్చర్యమే తజ్జానిమో భస్మ సామర్థ్యమీదృశం. 6.5 దేవతల శాప విమోచనము. జాతా మద్వచనాత్ సర్వే యూయం తే అధిక తేజసః శతరుద్రేణ మంత్రేణ భస్మోద్ధూలిత విగ్రహాః. దుర్వాస మహర్షి, నా వచనము ప్రకారము మీరందరూ శతరుద్రియముతో మంత్రించబడిన భస్మను శరీరములందు ధరించినవారే అధిక తేజస్సులైనారు. నిర్ధుత రజసః సర్వే తత్క్షణాచ్చ వయం మునే ఆశ్చర్యం ఏతజ్ఞానిమో భస్మ సామర్థ్యం ఈదృశం. అప్పుడు ఆ దేవతలందరూ, ఓ ముని, భస్మను ధరించిన క్షణమునే మా రజోగుణము తొలగించుకున్నాము. ఈ భస్మము యొక్క సామర్థ్యం చూసి ఆశ్చర్యచకితులం అయినాము. అస్య భస్మనః శక్తిమన్యాం శృణు. ఏతదేవ హరిశంకరయోర్జ్ఞానప్రదం బ్రహ్మహత్యాది పాపనాశకం మహావిభూతిదమితి శివవక్షసి స్థితం నఖేనాదాయ ప్రణవేనాభిమంత్ర్య గాయత్ర్యా పంచాక్షరేణాభిమంత్ర్య హరిర్మస్తకగాత్రేషు సమర్పయేత్ తథా హృది ధ్యాయస్వేతి హరిముక్త్వా హరః స్వహృది ధ్యాత్వా దృష్టో దృష్ట ఇతి శివమాహ తతో భస్మ భక్షేతి హరిమాహ హరస్తతః భక్షిష్యే శివం భస్మ స్నాత్వాహం భస్మనాపురా. 7 పృష్టిస్వరం భక్తిగమ్యం భస్మాభక్షేదచ్యుత తత్రాశ్చర్యమతివాసి ప్రతిబింబస్మద్యతి. 8 వాసుదేవః శుద్ధముక్తాఫలవర్ణోభవక్షణాత్ తదా ప్రభూతి శుక్లాభో వాసుదేవః ప్రసన్నవాన్. 9 న శక్యం భస్మనో జ్ఞానం ప్రభావం తే కుతో విభో. నమస్తేస్తు నమస్తేస్తు త్వామహం శరణం గతః. 10 త్వత్పాదయుగలే శంభో భక్తిరస్తు సదా మమ భస్మధారణ సంపన్నో మమ భక్తో భవిష్యతి. 11 6.6 హరిహరుల సంవాదము. అస్య భస్మనః శక్తిమాన్యాం శృణు. ఈ భస్మ యొక్క శక్తి గూర్చి మరొక ఉదాహరణ విను. ఏతద్ ఏవ హరిశంకరయోః జ్ఞానప్రదం బ్రహ్మహత్యాది పాపనాశకం మహావిభూతిదం ఇతి. ఇదే హరిహరులకు జ్ఞానప్రదము బ్రహ్మహత్యాది పాపములు నశింపచేయగలిగినది, గొప్ప ఐశ్వర్యములు ఇచ్చినది. శివవక్షసి స్థితం నఖేన ఆదాయ ప్రణవేన అభిమంత్రియ శివవక్షస్థలమందు భస్మను గోటితో గ్రహించి ఓంకారముచే అభిమంత్రించి గాయత్ర్య పంచాక్షరేణ అభిమంత్ర్య హరః మస్తకగాత్రేషు సమర్పయేత్ గాయత్రి మయ్యు పంచాక్షర మంత్రములచే అభిమంత్రించి నారాయణుడు శిరస్సు ఇతర అవయవములందు ధరించించెను. తథా హృది ధ్యాయస్వ ఇతి హరిం ఉక్త్వా హరః అప్పుడు హృదయమునందు ధ్యానింపమని హరికి చెప్పెను హరుడు. స్వహృది ధ్యాత్వా దృష్ట అదృష్ట ఇతి శివం ఆహా తన హృదయమునందు ధ్యానించగా కనిపించి కనిపించలేదు అని హరి హరునితో చెప్పెను. తతో భస్మ భక్షయ ఇతి హరిం ఆహ హరః తతః భక్షయిష్యే అప్పుడు ఆ భస్మ భక్షించు అని హరిని హరుడు శాసించెను. అప్పుడు హరి భస్మను భక్షించెను. శివం భస్మ స్నాత్వా అహం భస్మనా పురా పృష్ట శివుని యొక్క భస్మతో ముందు వెనుక భస్మ స్నానము చేసి హరి అహం శివోస్మి అని ఈశ్వరం భక్తిగమ్యం భస్మ అభక్షేత్ అచితః భక్తిచే పొందబడు ఈశ్వరుని అడిగి భస్మను తీసుకొని హరి భక్షించెను. తత్ర ఆశ్చర్యం అతీవ ఆసీత్ ప్రతిబింబ సమధ్యతః అప్పుడు గొప్ప ఆశ్చర్యకరమైన శివుని ప్రతిబింబము ఉదయించినది. వాసుదేవః శుద్ధ ముక్తాఫలవర్ణో అభవత్ క్షణాత్ తదా ప్రభృతి శుక్లాభో వాసుదేవః ప్రసన్నవాన్. వాసుదేవుడు శుద్ధమైన ముత్యపు వర్ణములో క్షణములో మారిపోయెను. అప్పటినుండి వాసుదేవుడు శివునివలే తెల్లగా మారి ప్రసన్నుడయ్యెను. న శక్యం భస్మనో జ్ఞానే ప్రభావంతే కుతో విభో నమస్తే అస్తు నమస్తే అస్తు త్వాం అహం శరణం గతః త్వత్పాదయుగళే శంభో భక్త్యః అస్తు సదా మమ హరి. ఇలా ప్రార్థించెను. భస్మము యొక్క ప్రభావమే తెలియశక్యము కాదు, ఇక ప్రభువు యొక్క ప్రభావము తెలియునా. నీకు నమస్కారము, నీకు నమస్కారము, నీవే నాకు శరణాగతుడవు శంభో. నీ పాదయుగళమియందు భక్తి నాకు సదా ఉండుగాక. భస్మధారణ సంపన్నో మమ భక్తో భవిష్యతి. అప్పుడు శివుడు భస్మధారణ చేసే సంపన్నుడు నాకు భక్తుడగునుగాక. అత ఏవైషా భూతిర్భూతికరీత్యుక్త అస్య పురస్తాద్వసవ ఆసరుద్రా దక్షిణత ఆదిత్యాః పశ్చాద్విశ్వేదేవ ఉత్తరతో బ్రహ్మవిష్ణుమహేశ్వర యాభ్యాం సూర్యచంద్రమసౌ పార్శ్వయోస్తదేతదృచాభ్యుక్తం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిందేవ అధివిశ్వే నిషేదుః యస్తన్న వేద కిమ్రుచా కరిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే య ఏతద్బరుహ జబాలం సార్వకామికం మోక్షద్వారమరుమ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమయం అమృతమయం భవతి య ఏతద్బరుహ జబాలం బాలో వా వేద స మహాన్ భవతి స గురుః సర్వేషాం మంత్రాణముపదేష్టా భవతి ముత్యతారకం గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత సప్తద్వీపవతి భూభిర్దక్షిణార్థం నావకల్పతే తస్మాచ్ఛ్రద్ధయా యాం కాంచిద్గాం దద్యాత్స దక్షిణా భవతి. 12. 6.7 అక్షరపదయోగము బృహత్ జాబాల తత్వ మహిమ. అత ఏవ ఏషా భూతః భూతికరి ఇతి ఉక్తా అందుచేతనే ఈ విభూతి మహోన్నతమైన సంపద స్థితి కలుగచేయునది అని చెప్పబడుతున్నది. అస్య పురస్తాద్ వసవా ఆసన్ రుద్రా దక్షిణత ఆదిత్యాః పశ్చాత్ విశ్వేదేవ ఉత్తరతో బ్రహ్మ విష్ణు మహేశ్వర నాభ్యాం సూర్య చంద్రం అసౌ పార్శ్వయోః తత్ ఏతతృచ అభ్యుప్తం ఆ అనుభవస్థితి పొందినవాని యొక్క ముందున వసువులు ఉందురు, దక్షిణమున రుద్రులు, వెనుక ఆదిత్యులు, ఉత్తరమున విశ్వేదేవతలు, నాభియందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ప్రక్కలందు సూర్యచంద్రులు ఉందురు. ఈ విధంగా ఋకులచే నిర్ణయాత్మకముగా చెప్పబడినది. రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదుహరుకులచే సూచించబడు అక్షరమైన పరమైన ఆకాశము చిదాకాశము నందు విశ్వమునకు అధిష్ఠానమైన దేవతలందరున్నారు. యహ తమ్ న వేదకిం రుచాకరిష్యతి య ఇత్తత్ విదుహత ఇమే సమాసతే ఎవరు దానిని తెలుసుకొనరో వారికి ఋకులతో ఏమీ ప్రయోజనము ఉండును. ఎవరు దానిని తెలుసుకుందురో వారు పైన చెప్పబడిన ఆ స్థితిని చేరుకుందురు. య ఏతత్ బృహత్ జాబాలం సార్వకామికం మోక్షద్వారం రుమ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమయం అమృతమయం భవతి. ఏదైతే బృహత్ జాబాలతత్వం ఉన్నదో అది అన్ని కోరికలు తీర్చునది, అనగా కామము దాటించివేయగలిగినది, మోక్షద్వారమే ఉన్నది. ఋక్మంత్రమయము, యజుర్మంత్రమయము, సామమంత్రమయము, బ్రహ్మమయము, అమృతమయము అయి ఉన్నది. య ఏతత్ బృహత్ జాబాలం బాలోవా యువావా వేద స మహాన్ భవతి స గురుః సర్వేషాం మంత్రాణాం ఉపదేష్టా భవతి మృత్యుతారకం గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత. ఏదైతే బృహత్ జాబాల తత్వం ఉన్నదో అది తెలుసుకున్నవాడు బాలుడైనా యువకుడైనా అతడే మహనీయుడు అగును. అతడే గురువు, సర్వమంత్రములను సారముతో సహా ఉపదేశించగలవాడు అగును. మృత్యువు నుండి తరింపచేయనది గురువుచే లభించిన బ్రహ్మజ్ఞానము సూచించు ఆ భస్మము కంఠమునందు బాహువులందు శిఖయందు ధరించవలెను. సప్తద్విపవతి భూమేహ దక్షిణార్థం నావకల్పతే తస్మాత్ శ్రద్ధయా యాం కాంచిత్ గాం దద్యాత్ సా దక్షిణా భవతి. సప్తద్వీపములతో కూడిన ఈ భూమండలమంతా గురుదక్షిణగా ఇచ్చినా సరిపడదు. కనుక ఈ భస్మ జ్ఞానమును ప్రసాదించిన గురువుకు శ్రద్ధతో ఒక్క గోవును దక్షిణగా ఇచ్చిన చాలును. ఏడవ బ్రాహ్మణము భస్మ జ్యోతిస్సు ఇతి షష్ఠం బ్రాహ్మణం. ఆరు అథ జనకో వైదేహో యాజ్ఞవల్క్యముపసమేత్యోవచ భగవాన్ త్రిపుండ్ర విధిం నో బ్రూహీతి సహోవచ సద్యోజాతాదిపంచ్ బ్రహ్మమంత్రే పరిగృహ్యాగ్నిరితి భస్మేత్యభిమంత్ర్యమానస్తోక ఇతి సముద్ధృత్య త్రియాయిషమితి జలేన సమృజ్య త్ర్యంబకమితి శిరోలలాటవక్షస్కంధేషు ధృత్వా పూతో భవతి మోక్షీ భవతి శతరుద్రేణ యత్ఫలమవప్నోతి తత్ఫలమస్నుతే సా ఏష భస్మజ్యోతిరితి వై యాజ్ఞవల్క్యః. ఒకటి జనకో హ వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యం భస్మధారణాత్ కిం ఫలమస్నుత ఇతి సహోవాచ తద్భస్మధారణాదేవ ముక్తిర్భవతి తద్భస్మధారణాదేవ శివసాయుజ్యమవాప్నోతి న స పునరావర్తతే న స పునరావర్తతే స ఏష భస్మజ్యోతిరితి వై యాజ్ఞవల్క్యః. రెండు ఏడు పాయింట్ ఒకటి త్రిపుండ్ర విధి అథ జనకో వైదేహో యాజ్ఞవల్క్యం ఉపసమేత్య ఉవాచ వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగెను. భగవన్ త్రిపుండ్ర విధిం నో బ్రూహి ఇతి సహ ఉవాచ భగవాన్ త్రిపుండ విధిని భస్మతో మూడు రేఖలు ధరించు విధి విధానమును గురించి చెప్పండి. జనకునితో యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను. సద్యోజాతాది పంచబ్రహ్మమంత్రే పరిగుహ్య సద్యోజాత మొదలగు పంచబ్రహ్మమంత్రములు సద్యోజాతం ప్రపద్యామి. వామదేవాయ నమో అఘోరేభ్యో అథ ఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే ఈశాన సర్వ విద్యానాం జపిస్తూ భస్మను పరిగ్రహించి అగ్నిః ఇతి భస్మ ఇతి అభిమంత్ర్య అగ్నిః ఇతి భస్మ అగ్నియే ఈ భస్మము అనే మంత్రముతో అభిమంత్రించి మానస్తోక ఇతి సముద్ధృత్య మానస్తోక అనే మంత్రముతో చేతికి భస్మము తీసుకొని త్రియ ఆయుషం ఇతి జలేన సంసృజ్ఞ త్రియ ఆయుషం అనే మంత్రముతో నీటితో తడిపి త్రయంబకం ఇతి శిరో లలాట వక్షస్కందేషు ధృత్వా పూతో మోక్షీ భవతి త్రయంబకం అనే మంత్రముతో తలపై నుదుటిపై వక్షస్థలముపై భుజములపై ధరించినచో పవిత్రుడై ప్రశాంత చిత్తుడగును. శతరుద్రేణ యత్ ఫలం అవాప్నోతి తత్ ఫలం అస్నుతే శతరుద్ర జపముచే ఏ ఫలం వచ్చునో ఆ ఫలం వచ్చినవాడు అగును. స ఏష భస్మ జ్యోతిః ఇతి వై యాజ్ఞవల్క్యః ఇది ఏ భస్మ జ్యోతిస్సు విజ్ఞానము అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను. జనకో హ వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యం భస్మధారణాత్ కిం ఫలమస్నుతే న వేతి తత్ర పరమంస నమ సంవర్తక ఆరుని శ్వేతకేతు దుర్వాసరుభుని దాఘజ్గ భరతదత్తాత్రేయ రేవతకభుసుండ ప్రభూతయో విభూతిధారణాదేవముక్తాస్యోహ స ఏష భస్మజ్యోతిరితి వై యాజ్ఞవల్క్యః. మూడు ఏడు పాయింట్ రెండు భస్మధారణ ఫలం జనకో హ వైదేహః సహ ఉవాచ యాజ్ఞవల్క్యం వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను. భస్మధారణత్ కిం ఫలం అస్నుత ఇతి భస్మధారణ చేత ఎటువంటి ఫలం పొందగలరు అని. సహ ఉవాచ తత్ భస్మధారణత్ ఏవ ముక్త్యః భవతి యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను. ఆ భస్మధారణ మాత్రముచే ముక్తి లభించును. శివసాయుజ్యం అవాప్నోతి నస పునరావర్తతే నస పునరావర్తతే శివసాయుజ్యము లభించును. మరలా పునరావృత్తి చెందరు మరలా పునరావృత్తి చెందరు. స ఏష భస్మ జ్యోతిః ఇతి వై యాజ్ఞవల్క్యః ఇది ఏ భస్మ జ్యోతిస్సు విజ్ఞానము అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను. జనకో హ వైదేహః సహ ఉవాచ యాజ్ఞవల్క్యం వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను. భస్మధారణత్ కిం ఫలం అస్నుతే నవా ఇతి భస్మధారణ చేత ఎటువంటి ఫలం పొందగలరు లేక ఫలం రాదా అని మరల ధ్రువీకరించుకొనుటకు అడిగెను. తత్ర పరమహంస నామ సంవర్తక ఆరుణి శ్వేతకేతు దుర్వాస రుభు నిదాఘ జడభరత దత్తాత్రేయః రేవతక భుసుండ. అందుకు యాజ్ఞవల్క్యుడు పరమహంసలుగా చెప్పబడు సంవర్తక ఆరుణి శ్వేతకేతు దుర్వాసుడు ప్రభువు నిదాఘుడు, జడభరతుడు, దత్తాత్రేయుడు, రైవతకుడు, భుసుండు. ప్రభృతయో విభూతిధారణాత్ ఏవ ముక్తాస్యహ మొదలైనవారు భస్మధారణ సామ్యజ్ఞానము పొందటము చేతనే ముక్తులైరి. సహ ఏష భస్మజ్యోత్యః ఇతి వై యాజ్ఞవల్క్యః ఇదియే భస్మజ్యోతిస్సు విజ్ఞానము అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను. జనకో హ వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్య భస్మస్నానేన కిం జాయత ఇతి యస్య కస్యచిత్ శరీరే యావంతో రోమకుపాస్తావంతి లింగాని భూత్వా తిష్ఠంతి బ్రాహ్మణో వా క్షత్రియో వా వైశ్యో వా శూద్రో వా తద్భస్మధారణాదేత చుగ్దస్య రూపం యస్యాం తస్యాం హేవావతిష్ఠతే. 4.7.3 భస్మస్నాన ఫలం. జనకో హ వైదేహః సహ ఉవాచ యాజ్ఞవల్క్యం వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను. భస్మస్నానేన కిం జాయత ఇతి భస్మస్నానము చేత ఏమీ ఫలం కలుగును అని. యస్య కస్యచిత్ శరీరే యానంతో రోమకుపాః తావంతి లింగాని భూత్వా తిష్టంతి భస్మస్నానము చేసినవాని శరీరము మీద ఇన్ని రోమకూపములు వెంట్రుకలు ఉన్నవో అవన్నీ శివలింగములే ఉండును. బ్రాహ్మణో వా క్షత్రియో వా వైశ్యో వా శూద్రో వా తద్భస్మధారణాత్ ఏవ బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఆ భస్మధారణ చేతనే తత్శబ్దస్వరూపం యస్యాం తస్యాం హి ఏవ అవతిష్ఠతే. దేని యందు భస్మ శబ్దస్వరూపము భస్మచే సూచించబడు అభేద అద్వైత సామ్య జ్ఞానము కలదో దాని యందే స్థితి కలిగి ఉండెదరు. జనకో హ వైదేహః సహోవాచ పైప్పలాదేన సహ ప్రజాపతిలోకం జగామతం గత్వోవాచ భో ప్రజాపతే త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహీతి తం ప్రజాపతిరబ్రవీద్ యథైవేశ్వరస్య మాహాత్మ్యం తథైవ త్రిపుండ్రస్యతి. 5.7.4 త్రిపుండ్ర మహాత్మ్యము ప్రజాపతి చేస్తుతి. జనకో హ వైదేహః పైప్పలాదేన సహ ప్రజాపతిలోకం జగామతం గత్వా ఉవాచ. మరొక సందర్భములో వైదేహుడైన జనకుడు పైప్పలాదునితో పిప్పల మహర్షి వంశస్థుడు లేక శిష్య పరంపరలోనివాడు కూడి ప్రజాపతి లోకమునకు వెళ్ళి ఈ విధంగా అడిగెను. భో ప్రజాపతే త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహి ఇతి ఓ ప్రజాపతి, త్రిపుండ్రము యొక్క మహత్యము చెప్పుము అని. తం ప్రజాపతః అబ్రవీత్ అథ ఏవ ఈశ్వరస్య మహాత్మ్యం తథా ఏవ త్రిపుండ్రస్య ఇతి. ఆ ప్రజాపతి ఇలా చెప్పెను, ఈశ్వరుని యొక్క మహత్తు ఎట్టిదో అట్టిదే త్రిపుండ్రము యొక్క మహత్తు కూడా అని. అథ పైప్పలాదో వైకుంఠం జగామతం గత్వోవాచ భో విష్ణో త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహీతి యథైవేశ్వరస్య మాహాత్మ్యం తథైవ త్రిపుండ్రకస్యేతి. విష్ణురాహ 6.7.5 త్రిపుండ్ర మహాత్మ్యము అవ్విష్ణువు చేస్తుతి. అథ పైప్పలాదో వైకుంఠం జగామతం గత్వా ఉవాచ. అటు పిమ్మట పైప్పలాదుడు వైకుంఠము వెళ్ళి ఈ విధంగా అడిగెను. భో విష్ణో త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహి ఇతి ఓ విష్ణువ, త్రిపుండ్రము యొక్క మహత్యము చెప్పుము అని. అథ ఏవ ఈశ్వరస్య మహాత్మ్యం తథా ఏవ త్రిపుండ్రస్య ఇతి విష్ణుహాహ, విష్ణువు ఈశ్వరుని యొక్క మహత్తు ఎట్టిదో అట్టిదే త్రిపుండ్రము యొక్క మహత్తు కూడా అట్టిది అని విష్ణువు చెప్పెను. అథ పైప్పలాదః కాలాగ్నిరుద్రం పరిసమేత్యోవాచాధీ భగవన్ త్రిపుండ్రస్య విధిమితి త్రిపుండ్రస్య విధిర్మయ వక్తుం న శక్యేతి సత్యమితి హోవాచాథ భస్మచ్ఛన్నః సంసారాన్ముచ్యతే భస్మశయ్యాశయనస్తచుగ్ధగోచర శివసాయుజ్యమవాప్నోతి న స పునరావర్తతే రుద్రాధ్యాయి సన్నమృతత్వం చ గచ్చతి స ఏష భస్మజ్యోతిర్విభూతి ధారణాద్రమైకత్వం చ గచ్చతి విభూతిధారణాదేవ సర్వేషు తీర్థేషు స్నాతో భవతి విభూతిధారణద్వారాణస్యాం స్నానేన యత్ఫలమవాప్నోతి తత్ఫలమస్నుతే స ఏష భస్మజ్యోతిర్యస్య కస్యచిత్ శరీరే త్రిపుండ్రస్య లక్ష్మ వర్తతే ప్రథమా ప్రజాపతిద్వితీయా విష్ణుస్తృతీయా సదాశివ ఇతి. స ఏష భస్మజ్యోతిరితి స ఏష భస్మజ్యోతిరితి. 7.7.6 త్రిపుండ్ర మహాత్మ్యము కాలాగ్ని రుద్రుని చేస్తుతి. అథ పైప్పలాదః కాలాగ్ని రుద్రం పరిసమేత్య ఉవాచ అధీహి. అప్పుడు పైప్పలాదుడు కాలాగ్ని రుద్రుని చేరి ఈ విధంగా అడిగెను. భగవన్ త్రిపుండ్రస్య విధిం ఇతి త్రిపుండ్రస్య విధిం మయా వక్తుం భగవాన్, త్రిపుండ్ర విధి ఇది అని త్రిపుండ్రము యొక్క విధిని నాకు చెప్పుము. న శక్యం ఇతి సత్యం ఇతి హ ఉవాచ. అప్పుడు కాలాగ్ని రుద్రుడు త్రిపుండ్రము యొక్క విధిని చెప్పుటకు నాకు సాధ్యము కాదు, ఇది సత్యము అని చెప్పెను. అనగా అది అంతటి మహత్తరము. అథ భస్మః చిన్నః సంసారాత్ ముచ్యతే ఈ భస్మము సంసారము ఛేదించి ముక్తిని ఇచ్చును. భస్మ శయ్యా శయానః తత్ శబ్దగోచర భస్మ శయ్య మీద పడుకున్నవాడు భస్మ శబ్దముచే సూచించబడు అభేద అద్వైత సామ్య జ్ఞానము గోచరించినవాడగును. శివసాయుజ్యం అవాప్నోతి న పునరావర్తతే, న పునరావర్తతే శివసాయుజ్యమును పొందును, పునరావృత్తి పొందడు, పునరావృత్తి పొందడు. రుద్ర అధ్యాయీ సన్ అమృతత్వం చ గచ్చతి స ఏష భస్మజ్యోతః రుద్రము అధ్యయనము చేయుచు చిత్తనివృత్తి పొందును మయ్యు అమృతత్వము పొందును. ఇదియే భస్మజ్యోతిస్సు విజ్ఞానము. విభూతిధారణత్ బ్రహ్మైకత్వం చ గచ్చతి విభూతిధారణచే అనగా భస్మము సూచించే అద్వైత జ్ఞానము ధారణ చేసుకొనగా బ్రహ్మైక్య అనుభవము పొందును. విభూతిధారణత్ ఏవ సర్వేషు తీర్థేషు స్నాతో భవతి విభూతిధారణ మాత్రముచే సర్వ తీర్థములందు స్నానము చేసినవాడగును. విభూతిధారణత్ వారాణస్యాం స్నానే నయత్ఫలం అవాప్నోతి తత్ఫలం అశ్నుతే స ఏష భస్మ జ్యోతిః విభూతిధారణచే వారణాసిలో కాశీగంగలో స్నానము చేసిన ఏ ఫలము పొందునో ఆ ఫలము లభించును. ఇదియే భస్మ జ్యోతిస్సు విజ్ఞానము. యస్య కస్యచిత్ శరీరే త్రిపుండ్రస్య లక్ష్మ వర్తతే యవని శరీరము యందు విభూతి త్రిపుండ్రము యొక్క చిహ్నము ఉండును. ప్రథమ ప్రజాపతః ద్వితీయ విష్ణుః తృతీయ సదాశివ ఇతి స ఏష భస్మ జ్యోతిః ఇతి మొదటి రేఖ ప్రజాపతి, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ సదాశివుడు అనగా త్రిపుండ్రము ధరించినవాడు సృష్టిస్థితిలయ రూపమైన త్రిమూర్తి స్వరూపుడు అని అర్థము. ఇదియే భస్మ జ్యోతిస్సు విజ్ఞానము. అథ కాలగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛాధీహి భగవన్ రుద్రాక్షధారణ విధిం సహోవచ రుద్రస్య నయనాదుత్పన్నా రుద్రాక్ష ఇతి లోకే ఖ్యాయంతే సదాశివః సంహారకాలే సంహారం కృత్వా సంహారాక్షం ముకులికరోతి తన్నేనాజ్యత రుద్రాక్ష ఇతి హోవచ తస్మాద్రుద్రాక్షత్వమితి తద్రుద్రాక్షే వాగ్విషయే కృతే దశగోప్రదానేన యత్ఫలమవాప్నోతి తత్ఫలమస్నుతే స ఏష భస్మజ్యోతి రుద్రాక్ష ఇతి తద్రుద్రాక్షం కరేణ స్పృష్ట్వా ధారణమాత్రేణ ద్విసహస్రగోప్రదానఫలం భవతి తద్రుద్రాక్షే ఏకాదశరుద్రత్వం చ గచ్చతి తద్రుద్రాక్షే శిరసి ధార్యమానే కోటిగోప్రదానఫలం భవతి. ఏతేషాం స్థానానాం కర్ణయోః ఫలం వక్తుం న శక్యమితి హోవచ మూర్ధ్ని చత్వారింశచ్చిఖాయమేకం త్రయం వా శ్రోత్రయోద్వాదశ కర్ణే ద్వాత్రింశద్భావో షోడశ షోడశ ద్వాదశ ద్వాదశ మణిబంధయోః షట్ షడంగుష్ఠయోస్తత సంధ్యాం సకుసోహరహరుప సీతాగ్నిజ్యోతిరిత్యాదిభిరగ్నౌ జుహ్యాత్ 8.7 రుద్రాక్ష ధారణ విధి మయ్యు ఫలం. అథ కాలాగ్ని రుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛ అధీహి అటు పిమ్మట భగవంతుడైన కాలాగ్ని రుద్రుని సనత్కుమారుడు ఈ విధంగా పరిప్రశ్నించెను. భగవన్ రుద్రాక్ష ధారణ విధిం భగవాన్ రుద్రాక్ష ధారణ విధిని చెప్పుము. సహ ఉవాచ రుద్రస్య నయనాత్ ఉత్పన్నా రుద్రాక్ష ఇతి లోకే ఖ్యాయంతే కాలాగ్ని రుద్రుడు ఇట్లు చెప్పెను. రుద్రుని యొక్క నేత్రము నుండి ఉత్పన్నమైనవి రుద్రాక్షలు అని లోకములో ఖ్యాతి ఉన్నది. సదాశివః సంహారకాలే సంహారం కృత్వా సంహార అక్షం ముకుళీకరోతి సదాశివుడు సంహారకాలమునందు సంహారము చేసి ఆ సంహారము చేసిన కన్నును మూసుకొనెను. తత్నయనాత్ జాత రుద్రాక్ష ఇతిహ ఉవాచ ఆ కన్ను నుండి జనించినవి రుద్రాక్షలు అని చెప్పబడెను. తస్మాత్ రుద్రాక్షత్వం ఇతి అందుకే వాటికి రుద్రాక్షలు అని పేరు వచ్చినది. తత్ రుద్రాక్షే వాక్ విషయే కృతే దశగో ప్రదానేన యత్ ఫలం అవాప్న ఇతి తత్ ఫలం అశ్నుతే ఈ రుద్రాక్షల గురించి మాట్లాడుకోవటము మాత్రముచే 10 గోవులు దానము చేసిన ఫలము లభించును. స ఏష భస్మజ్యోతి రుద్రాక్ష ఇతి ఈ రుద్రాక్షయే భస్మజ్యోతి అనబడును. తత్ రుద్రాక్షం కరేణ స్పృష్ట్వా ధారణమాత్రేణ ద్విసహస్ర గోప్రదాన ఫలం భవతి అటువంటి రుద్రాక్షను చేతితో స్పృశించి ధరించినంత మాత్రముచే 2000 గోవులను దానము చేసిన ఫలము లభించును. తత్ రుద్రాక్షే కర్ణయోహ ధార్యమాణే ఏకాదశ సహస్రగో ప్రధాన ఫలం భవతి ఆ రుద్రాక్షను చెవులయందు ధరించినచో 11000 గోవులను దానము చేసిన ఫలము లభించును. ఏకాదశ రుద్రత్వం చ గచ్చతి ఏకాదశ రుద్రత్వము మహాదేవ శివ మహారుద్ర శంకర నీలలోహిత ఈశన రుద్ర విజయ రుద్ర భీమరుద్ర దేవదేవ భావోద్భవ ఆదిత్యాత్మక శ్రీరుద్ర అనగా 11 గుణములు సూచించు రుద్రుల యొక్క తత్వజ్ఞానము పొందెదరు. తత్ రుద్రాక్షే శిరసి ధార్యమాణే కోటిగో ప్రధాన ఫలం భవతి. ఆ రుద్రాక్షలను శిరస్సు యందు ధరించినచో కోటి గోవులను దానము చేసిన ఫలం పొందుదురు. ఏతేషాం స్థానానాం కర్ణయోః ఫలం వక్తుం న శక్యం ఇతి హ ఉవాచ. ఏ ఏ స్థానములలో రుద్రాక్షలను ధరించినందు వలన కలుగు ఫలములు వినుటకు చెప్పుటకు సాధ్యము కాదు, అనగా అంత గొప్ప పుణ్య ఫలములు దక్కును అని మూర్ధ్ని చత్వారింశత్ శిఖాయాం ఏకం త్రయం వా శ్రోత్రయోహ ద్వాదశ. శిరస్సునందు నలుబది, శిఖయందు ఒకటి కాని మూడు కాని, చెవులయందు పన్నెండు చొప్పున, కంఠే ద్వాత్రింశత్ బాహ్వోహ షోడస షోడస కంఠమునందు ముప్పది రెండు, బాహువులయందు పదహారు పదహారు చొప్పున, ద్వాదశ ద్వాదశ మణిబంధయోహ షట్ షట్ అంగుష్ఠయోహ పన్నెండు పన్నెండు చొప్పున మణికట్టులయందు ఆరు ఆరు చొప్పున బొటన వ్రేళ్లకు. తతః సంధ్యాం సకుసో అహరహర ఉపాసీత అగ్న్యః జ్యోతిః ఇత్యాదిభ్యః అగ్నౌ జుహ్యాత్. ఆ విధంగా రుద్రాక్షధారణ చేసి సంధ్యవేళలలో దర్భలతో ప్రతిదినము ఉపాసిస్తూ అగ్న్యః జ్యోతిః మొదలగు మంత్రములతో అగ్నియందు హోమము చేయవలెను. ఎనిమిదవ బ్రాహ్మణము. ఈ ఉపనిషత్ అధ్యయనమునకు ఫలస్తుతి. ఇది సప్తమం బ్రాహ్మణం. ఏడు. అథ బృహజ్జబాలస్య ఫలం నో బ్రూహి భగవన్నితి సహోవాచయ్యాయే తద్బరుహజ్జబాలం నిత్యమధితే సోగ్నిపుతో భవతి స వాయుపుతో భవతి స ఆదిత్యపుతో భవతి స సోమపుతో భవతి స బ్రహ్మపుతో భవతి స విష్ణుపుతో భవతి స రుద్రపుతో భవతి స సర్వపుతో భవతి స సర్వపుతో భవతి. ఒకటి. యా ఏతద్బరుహజ్జబాలం నిత్యమధితే సోగ్నిం స్తంభయతి స వాయుం స్తంభయతి స ఆదిత్యం స్తంభయతి స సోమం స్తంభయతి స ఉదకం స్తంభయతి స సర్వాన్ దేవాన్ స్తంభయతి స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి స విషం స్తంభయతి స విషం స్తంభయతి. రెండు. యా ఏతద్బరుహజ్జబాలం నిత్యమధితే స మృత్యుం తరతి స పాప్మానం తరతి స బ్రహ్మహత్యాం తరతి స భ్రూణహత్యాం తరతి స వీరహత్యాం తరతి స సర్వహత్యాం తరతి స సంసారం తరతి స సర్వం తరతి స సర్వం తరతి. మూడు. యా ఏతద్బరుహజ్జబాలం నిత్యమధితే స భూర్లోకం జయతి స భువర్లోకం జయతి స సువర్లోకం జయతి స మహర్లోకం జయతి స తపోలోకం జయతి స జనోలోకం జయతి స సత్యలోకం జయతి స సర్వాన్లోకాన్ జయతి. నాలుగు. యా ఏతద్బరుహజ్జబాలం నిత్యమధితే స రుచోధితే స యజుంష్యధితే స సామాన్యధితే సోథర్వణమధితే సోంగరసమధితే స శాఖ అధితే స కల్పానధితే స నారసంశీరధితే స పురాణాన్యధితే స బ్రహ్మ ప్రణవమధితే స బ్రహ్మ ప్రణవమధితే. ఐదు. అనుపనిత శతమేకమేకేన ఉపనితేన తత్సమముపనిత శతమేకమేకేన గుహస్థేన తత్సమం గుహస్థ శతమేకమేకేన వానప్రస్థేన తత్సమం వానప్రస్థ శతమేకేమేకేన యతినా తత్సమం యతీనాం తు శతం పూర్ణమేకమేకేన రుద్రజాపకేన తత్సమం రుద్రజాపక శతమేకేమేకేన అథర్వశరసిఖాధ్యాపకేన తత్సమ్మథర్వశరసఖ ధ్యాపక శతమేకమేకేన బృహజ్జబాలోపనిషదధ్యాపకేన తత్సమం తద్వా ఏతత్పరం ధామ బృహజ్జబాలోపనిషజ్జపశీలస్య యత్ర న సూర్యస్తపతి యత్ర న వాయువతి యత్ర న చంద్రమా భాతి యత్ర న నక్షత్రాణి భాంతి యత్ర నాగ్నిర్దహతి యత్ర న మృత్యః ప్రవిశతి యత్ర న దుహఖాని ప్రవిశంతి సదానందం పరమానందం శాంతం శాశ్వతం సదాశివం బ్రహ్మాదివందితం యోగిధ్యేయం పరం పదం యత్ర గత్వా న నివర్తంతే యోగినస్తదేతదృచాభ్యుక్తం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివివ చక్షు తం తద్విప్రాసో విపణ్యవో జాగ్రువాంసః సమిందతే విష్ణోర్యత్పరమం పదం. ఓం సత్యమిత్యుపనిషత్. ఆరు. ఇత్యష్టమం బ్రాహ్మణం. ఎనిమిది. ఎనిమిది పాయింట్ ఒకటి. ఫలస్తుతి. అథ బృహజ్జాబాలస్య ఫలం నో బ్రూహి భగవన్ ఇతి. ఆ పిమ్మట భుసుండు భగవాన్. బృహజ్జాబాల ఉపనిషత్తు అధ్యయనం చేయుట వలన ఫలము ఏమి అని అడిగెను. సహ ఉవాచ కాలాగ్ని రుద్రుడు ఇలా చెప్పెను. యా ఏతత్ బృహజ్జాబాలం నిత్యం అధితే ఎవడు ఈ బృహజ్జాబాల ఉపనిషత్తు సారాంశము నిత్యము హృదయంలో మననము చేయునో సహ అగ్నిపుతో భవతి స వాయుపుతో భవతి స ఆదిత్యపుతో భవతి స సోమపుతో భవతి స బ్రహ్మపుతో భవతి స విష్ణుపుతో భవతి స రుద్రపుతో భవతి స సర్వపుతో భవతి. అతడు అగ్నిచే పవిత్రమైన వాడగును, వాయువుచే పవిత్రమైన వాడగును, సూర్యుడుచే పవిత్రమైన వాడగును, చంద్రునిచే పవిత్రమైన వాడగును, బ్రహ్మచే పవిత్రమైన వాడగును, విష్ణువుచే పవిత్రమైన వాడగును, రుద్రునిచే పవిత్రమైనవాడగును, సర్వ విధములుగా పవిత్రమైనవాడగును. యా ఏతత్ బృహజ్జాబాలం నిత్యం అధ్యయతే, ఎవడు బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో, సహ అగ్నిం స్తంభయతి, స వాయుం స్తంభయతి, స ఆదిత్యం స్తంభయతి, స సోమం స్తంభయతి, స ఉదకం స్తంభయతి, స సర్వాన్ దేవాన్ స్తంభయతి, స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి, స విషం స్తంభయతి, స విషం స్తంభయతి. అతడు అగ్నిని స్తంభింపచేయగలడు, వాయువును స్తంభింపచేయగలడు, అతడు సూర్యుడిని స్తంభింపచేయగలడు, చంద్రుడిని స్తంభింపచేయగలడు, నీటిని స్తంభింపచేయగలడు, అతడు సర్వదేవతలను స్తంభింపచేయగలడు, సర్వగ్రహాలను స్తంభింపచేయగలడు, అతడు విషమును స్తంభింపచేయగలడు, విషమును సైతం స్తంభింపచేయగలడు. యా ఏతత్ బృహజ్జాబాలం నిత్యం అధితే, ఎవడు బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో, స మృత్యుం తరతి, స పాప్మానం తరతి, స బ్రహ్మహత్యాం తరతి, స భ్రూణహత్యాం తరతి, స వీరహత్యాం తరతి, స సర్వహత్యాం తరతి. అతడు మృత్యువును దాటగలడు, పాపములను దాటగలడు, అతడు బ్రహ్మహత్యా పాతకము నుండి తరించగలడు, శిశు పిండహత్యా పాతకము నుండి తరించగలడు, అతడు మనిషి హత్యా పాతకము నుండి తరించగలడు, సర్వహత్యా పాతకముల నుండి తరించగలడు. స సంసారం తరతి, స సర్వం తరతి, స సర్వం తరతి. అతడు సంసారమును దాటగలడు, అతడు సర్వమును దాటగలడు, అతడు సర్వమును దాటగలడు. యా ఏతత్ బృహజ్జాబాలం నిత్యం అధితే, ఎవడు బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో, స భూలోకం జయతి, స భువర్లోకం జయతి, స సువర్లోకం జయతి, స సత్యలోకం జయతి, స సర్వాన్ లోకాన్ జయతి, స సర్వాన్ లోకాన్ జయతి. అతడు భూలోకమును జయించును, భువర్లోకమును జయించును, సువర్లోకమును జయించును, అతడు సత్యలోకమును జయించును, అతడు సర్వలోకములను జయించును, అతడు సమస్తలోకములను జయించును. యా ఏతత్ బృహజ్జాబాలం నిత్యం అధితే, ఎవడు బృహజ్జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో, స రుచో అధితే, స యజుంషి అధితే, స సామాని అధితే, సహ అథర్వణం అధితే, సహ ఆంగిరసం అధితే, స శాఖ అధితే, స కల్పాన్ అధితే, స నారాసంసిహ అధితే, స పురాణాన్ అధితే. అతడు ఋగ్వేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు యజుర్వేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు సామవేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు అథర్వణవేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు వేదములలోని ఆంగిరస శాఖలు మరియు కల్ప వేదాంగమును అధ్యయనము చేసినవాడగును, అతడు వేదములలోని అగ్ని నర సంస మంత్రములు అధ్యయనము చేసినవాడగును, అతడు పురాణములు అధ్యయనం చేసినవాడగును. సబ్రహ్మ ప్రణవం అధితే, సబ్రహ్మ ప్రణవం అధితే, అతడు బ్రహ్మమును సూచించు ఓంకార ప్రణవ మంత్రమును భావార్థములతో ధారణ చేసినవాడగును. అనుపనిత శతం ఏకం ఏకేన ఉపనీతేన తత్సమం ఉపనయనం కానివారు, ఒక వంద మందితో ఉపనయనం చేసుకున్నవాడు ఒక్కడే సమము అగును. ఉపనీత శతం ఏకం ఏకేన గృహస్థేన తత్సమం ఉపనయనం చేసుకున్న ఒక వంద మందితో గృహస్థుడైనవాడు ఒక్కడే సమము అగును. గృహస్థ శతం ఏకం ఏకేన వానప్రస్థేన తత్సమం గృహస్థులు, ఒక వంద మందితో ఒక్క వానప్రస్థుడు సమము అగును. వానపస్థ శతం ఏకం ఏకేన యతిన తత్సమం వానప్రస్థులు, ఒక వంద మందితో యతి ఒక్కడే సమము అగును. యతీనాంతు శతం పూర్ణం ఏకం ఏకేన రుద్రజపకేన తత్సమం యతులు, పూర్తిగా ఒక వంద మందితో రుద్రజపము భావార్థములతో చేయువాడు ఒక్కడే సమము అగును. రుద్రజాపక శతం ఏకం ఏకేన నృసింహతాపిన ఉపనిషత్ అథర్వణ శిరహ శిఖ అధ్యాపకేన తత్సమం రుద్రజపము చేయువారు ఒక వంద మందితో నృసింహతాపిన ఉపనిషత్తు కలిగిన అథర్వ శృతి శిఖరం అధ్యయనము మయు బోధ చేయువాడు ఒక్కడు సమము అగును. అథర్వ శిరహ శిఖ అధ్యాపక శతం ఏకం ఏకేన బృహజ్జాబాల ఉపనిషత్ అధ్యాపకేన తత్సమం అథర్వ శృతి శిఖరమును అధ్యయనము చేయువారు ఒక వంద మందితో బృహజ్జాబాల ఉపనిషత్తు అధ్యయనము మయు బోధ చేయువాడు ఒక్కడు సమము అగును. తద్వా ఏతత్ పరంధామ బృహజ్జాబాల ఉపనిషత్ జపశిలస్య, అటువంటి బృహజ్జాబాల ఉపనిషత్ అధ్యాపకునికి అభ్యాసముతో పరంధామము లభించును. యత్ర న సూర్యః తపతి, యత్ర న వాయః వాతి, యత్ర న చంద్రం ఆభాతి, యత్ర న నక్షత్రాణి భాంతి, యత్ర న అగ్నినః దహతి, యత్ర న మృత్యోహ ప్రవిశతి, యత్ర న దుహఖాని ప్రవిశంతి. ఎక్కడ సూర్యుడు తాపము కలుగచేయడో, ఎక్కడ వాయువు వీచడో, ఎక్కడ చంద్రుడు ప్రకాశించడో, ఎక్కడ నక్షత్రములు ప్రజ్వలించవో, ఎక్కడ అగ్ని దహించదో, ఎక్కడ మృత్యువు ప్రవేశించదో, ఎక్కడ దుహఖాలు ప్రవేశించవో, సదానందం పరమానందం శాంతం శాశ్వతం సదాశివం బ్రహ్మాదివందితం యోగి ధ్యేయం పరంపదం యత్ర గత్వాన నివర్తంతే యోగినః. అటువంటి సదానందము పరమానందము శాంతము శాశ్వతము సదాశివము బ్రహ్మాదులచే నమస్కరించబడు యోగికి ధ్యానలక్ష్యమైనది అయిన ఏ పరమపదము పొందిన తరువాత యోగులు ఇక తిరిగి పునరావృత్తి కలుగరో అట్టి స్థితిని ఈ ఉపనిషత్తు అధ్యయనం చేయువాడు పొందును. తత్ ఏతత్ రుచాభిప్తం ఇదే రుకులచే చెప్పబడెను. తద్విష్ణోహ పరమపదం సదా పశ్యంతి సూర్యః దివి ఇవ చక్షుః ఆతతం. ఆ విష్ణువు యొక్క పరమపద స్థానము విద్వాంసులు ఆకాశము వలె అంతటా కన్నులు విస్తరించుకొని ఎల్లప్పుడూ చూచుచుందురు. తత్ విప్రాసో విపణ్యవో జాగృవాంసః సమిందతే. విష్ణోహ యత్ పరమం పదం అది విప్రులచే నిష్కపటులచే అప్రమత్తులచే ప్రదీపింపబడునది. విష్ణువు యొక్క ఆ పరమపదము ఓం సత్యం ఇతి ఉపనిషత్. ఓం సత్యం ఇట్లు ఈ బృహత్ జాబాల ఉపనిషత్ చెప్పబడినది